229 సద్గతిదాయిని ఇతి వా గత్యః యత్సం భా సిద్ధితిదాయిని సమాచీన పునరావృత్తి రహిత సుఖమాత్ర రూపా గత్యః గమ్యతే జ్ఞాయతే ప్రాప్యతే జ్ఞాయతే తదేవ గత్యః తదన్య స్యాజ్న తత్వాత్ గతిత్వానుపపతే జ్ఞాతే ఫలే ఇచ్ఛయ తత్సాధతే నేషుపుకుషః ప్రవర్తతే నత్వజ్ఞాతఫలసాధనే ఇత్యన్వయ వ్యతిరేసాభ్యాం బ్రహ్మవిదాప్నోతి పరం బ్రహ్మవేద 344 లలితా త్రిసతి భాష్య బ్రహ్మైవ భవతి ఏ పూర్వం దేవా ఋష్యశ్చ తద్విదః వే తన్మదు అమృత నై బభూవః ఇత్యాది శ్రుత్యా పరదేవతాస్వరూపమేన ముక్తిస్వరూపతయా సద్గతః లేదా వారకాజ్ఞానాభిభావేద స్వరూపానంద మభివ్యంజేతీతి దాయిని అభేదేడుడొట్పి గతిదానయోః కర్మకరు ప్రయోగః ఉపపద్యతే తదాత్మానం స్వయమకృత ఇత్యా దీని దివ్యర్థః సతీం వా సా వా సత్వగుణయుక్తాం దేవీ యానాదిగతం వా దదాతీతి సా తథా ఓం సద్గతిదాయిన్యే నమః ఆం వి సమీచీనము పునరావృత్తిరహితము కేనల సుఖస్వరూపమునగు గతి పద్ధతి ఎనబడును గమ్యతే తెలుసుకొనబడుచున్నది పొందబడుచున్నది ఎగుట చేతగాని గతి ఎనబడును ఏది తెలుసుకొనబడుచున్నదో యదియే గతి తదన్యము అజ్ఞాతమగుట వలన గతితపము అన్యుపన్నమగును ఫలము జ్ఞాతమైనప్పుడు కోరికతో పురుషుడు తత్ఫల సాధనములందు ప్రవర్తించును అజ్ఞాత ఫలసాధనములందు ప్రవర్తించడని యన్వయ వ్యతిరేక దృష్టాంతములతో తెలుసుకొననగును బ్రహ్మవిదాప్నోతి సరం బ్రహ్మవేత్త ఏనవాడు పరుగు బ్రహ్మశిస్తువును పొందుచున్నాడు బ్రహ్మవేద బ్రహ్మైన భవతి బ్రహ్మను తెలిసినవాడు బ్రహ్మయేయగును పూర్వము బ్రహ్మను తెలిసిన దేవతలు ఋషులును బ్రహ్మస్వరూపులే యమూర్తులయ్యిరి ఇత్యాది శంకర 1244 345 శంకర గ్రంథ రత్నావళి శృతుల వలనను పరదేవతాస్వరూపమే మోక్షస్వరూపముగా సద్ధతీయగును తద్భవముకు ఆనరకమైన యజ్ఞానము తిరస్కృతరుగుట చేతను స్వరూపానందమును అభివ్యంజితము చేయునదగుట వలనను పరదేవత సద్ధతిదాయిని ఎనబడును గతికి దానమునకు అభేదమున్నను కర్మకర్తృప్రయోగము ఉపపన్నమే యగును తిదాత్మానగా స్వయమకృత ఆ బ్రహ్మవస్తువు అభిన్న నిమిత్తో పాదానకారణ మగుట వలన తనను తానే అభివ్యక్తము చేసుకొనెను అనునల్లు గిప్తి సంగతమే యగును సతినిగాని సత్వగుణ సంపన్నమైన దేయానాది గతినిగాని ఇచ్చునదిగాన పరమేశ్వరి ఇద్గతి దాయిని యని ధ్యాత వ్యురాలగుచున్నది